46 విపశ్చిద్రాజా పునర్జన్మ. శ్రీరాముడు గురుదేవ, ఇప్పుడితనికి పశు జన్మపోయి మళ్లీ పాత మానవ శరీరం లభించే అవకాశం ఉందా? వశిష్ఠుడు, రామ, మానవులలో ఎవరు ఏ దేవతను ప్రధానంగా ఉపాసిస్తారో ఆ దేవత ద్వారానే తమ కష్టాలను పోగొట్టుకోవాలి. అంతేగాని తలోసారి తలో దేవతను పట్టుకోవాలనుకోవడం మంచి పద్ధతి కాదు. వేదంగూడా ఒక చోట, యహ స్వాం దేవతా మతేజతి ప్రస్వాయే దేవతాయే చవతే న పరాం ప్రాప్నోతి పాపియాన్ భవతి. ఎవడైతే తన ఉపాస్య దేవత నుంచి జారిపోయి తన స్వంత దేవతను దాటిపోయి ఇతర దేవ పూజ చేస్తాడో వాడు ఉత్తమ స్థితిని పొందడు, పాపాత్ముడవుతున్నాడు అని చెబుతోంది. కనుక ఈ విపశిద్రాజు ఎప్పటికో అప్పటికీ మళ్లీ అగ్ని దేవతోపాసన చేస్తేనే ఇతనికి ఉత్తమ గతి లభిస్తుంది. దానికి మనం కొంచెం సహాయం చేద్దాం. ఇదిగో ఏం జరుగుతుందో చూడు. ఇలా అంటూనే వశిష్ఠమహర్షి కమండలుదకంతో ఆచమనం చేసి కళ్ళు మూసుకొని కొద్ది క్షణాలు ఏదో ధ్యానం చేశాడు. అంతే, ఆ సభాభవనం మధ్యలో కట్టెలు లేకుండానే అగ్నిజ్వాల లేచింది. ఆ జ్వాలకు పొగలేదు, దాని కాంతిలో మాలిన్యం లేదు. ఈ హఠాత్పరిణామానికి సభ్యులందరూ ఆశ్చర్యపోతూ ఆ వేడికి తట్టుకోలేక వెనక్కు వెనక్కు జరుగుతుంటే ఆ లేడిపిల్ల మాత్రం ఆ అగ్నిజ్వాలను ఒక వింతగా చూస్తూ ఆ మంట వైపు పరుగెత్తుకు రాసాగింది. ఇంతలో వశిష్ఠ మహర్షి కళ్ళు తెరిచి తన చూపులతో ఆ లేడి పాపాలను ప్రక్షాళన చేస్తూ ఐసర్వ్ 89 భగవన్ అగ్నిదేవ, ఈ జీవి పూర్వజన్మలో చేసిన ఉపాసనను స్మరించి దయవహించి ఈ లేడి రూపాన్ని హరించి పాత విపశ్చిద్రూపాన్ని ప్రసాదించు అని ప్రార్థన చేశాడు. ఆయన అలా ప్రార్థన చేస్తూ ఉండగానే ఆ లేడిపిల్ల విల్లు విడిచిన బాణంలాగా దూసుకువచ్చి కట్టెలు లేని ఆ అగ్ని జ్వాలలో దూకేసింది. అందరూ చూస్తూ ఉండగానే ఆ లేడి శరీరం మలమలా మాడిపోయి బూడిద కాబోతూ ఉండగా అది క్రమక్రమంగా ఒక బలిష్ఠమైన రాజశరీరంగా మారింది. ఆ రాజశరీరం నిగనిగలాడుతూ కాంతులీనుతూ విస్పష్టమవుతున్న కొద్దీ ఆ అగ్నిజ్వాలలు క్రమక్రమంగా శాంతించసాగాయి. ఇతడే పూర్వదిక్కు విపశ్చిద్రాజని వశిష్ఠమహర్షి గుర్తించాడు. సభలో ఉన్నవాళ్లు మాత్రం అతని తేజస్సుకు ఆశ్చర్యపోతూ అతన్ని భాసుడు భాసుడు అని పిలవసాగారు. ఇంతలో ఆ విపశ్చిద్రాజు అక్కడే నేలిమీద చతికలబడి కళ్ళు మూసుకుని ధ్యానం చేశాడు. అతనికి తన పూర్వ వృత్తాంతమంతా గుర్తుకు వచ్చింది. అతను త్వరలోనే లేచి సరాసరి వశిష్ఠమహర్షి వద్దకు వచ్చి నమస్కరించి, విజ్ఞానం అనే ప్రాణాన్ని ప్రసాదించే ఓ బ్రహ్మర్షి పుంగవ, నీకు నమస్కారం అన్నాడు. వశిష్ఠుడు తన చేత్తో అతని తల నిమురుతూ, రాజా, దేని అంతం చూడాలని చిరకాలంగా నువ్వు కృషి చేస్తున్నావో ఆ అవిద్య నీకు ఇప్పుడు నాశమగుగాక అన్నాడు. అటు తరువాత విపశ్చిద్రాజు లేచి శ్రీరామ జయ జయ అంటూ రాముడికి నమస్కారం చేయబోయాడు. అది చూచిన దశరథుడు తొట్రుపడుతూ లేచి నవ్వుతూ, రాజా, నీకు స్వాగతం, ఇదిగో ఆసనం. మీరు అనేక సంసారాలలో తిరిగి తిరిగి అలసిపోయి ఉన్నారు, ఈ ఆసనంలో విశ్రమించండి అన్నాడు. విపశ్చిద్రాజు హుందాగా నిలబడి సభలోని విశ్వామిత్రాది మహర్షులందరికీ నమస్కరించి ఆసనంలో కూర్చున్నాడు. సార్, 130. అప్పుడు దశరథుడు, అబ్బా, ఈ అవిద్య ఎంత భయంకరమైనది, దీనివల్ల ఈ రాజు దిగంత దర్శనమనే పేరుతో ఎంత శ్రమ పడ్డాడు, అసలితనికి అవిద్య యొక్క అంతుచూడాలనే పట్టుదల ఎందుకో అన్నాడు. ఇంతలో విశ్వామిత్ర మహర్షి అందుకొని, దశరథ మహారాజా, అవిద్య మీద దృష్టిపడ్డవాళ్లు ఎవరైనా సరే ఇలా కష్టపడవలసిందే. పూర్వం వటధానములు మణ్ణి విత్తు లోపల ఉండే గింజలు అనే పేరుగల దేశంలో ముగ్గురు రాజపుత్రులు పుట్టారు. వాళ్లుగూడా ఈ విపశ్చిద్రాజులులాగానే ఏక సంకల్పంతో ఉండేవాళ్లు. వాళ్లుగూడా ఈ సృష్టి అంతం చూడాలని బయలుదేరారు. వాళ్ళిప్పటికీ బంతిమీది చీమలు లాగా సృష్టి చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. వాళ్లకి ఆ అంతూ ఇంకా దొరకలేదు. అంతూ అనేది ఉంటేగదా దొరికేందుకు. సృష్టి అనేది హిరణ్యగర్భుడి యొక్క సంకల్పాడంబరం మాత్రమే. ఈ జీవుడు నేను శుద్ధ చైతన్యాన్ని కాను, నేను జీవుణ్ణి అనుకుంటున్నంతకాలము ఇది అనంతంగా పెరిగిపోతూనే ఉంటుంది. ఓ విపశ్చిద్రాజా, నువ్వు కూడా ఇలాగే అనుకుంటూ చాలా దూరం తిరిగావు. నువ్వు చూసిన దృశ్య ప్రపంచాలేమిటో గుర్తున్నాయా? కొంచెం చెబుతావా? అన్నాడు విపశ్చిద్రాజు. మునీంద్ర, చాలా తిరిగాను, చాలా చూశాను. అగ్నిదేవుడి వరం వల్ల దృఢమైన చిత్తంలో జన్మలకు జన్మలే మారి మారి చూశాను. ప్రతి జన్మలోనూ వేరే వేరే బ్రహ్మాండాలను చూశాను. అగ్నిదేవుడి దయవల్ల అవన్నీ నాకు గుర్తున్నాయి. గమనిక ఇలా మొదలుపెట్టిన విపశ్చిద్రాజు పశువులుగా, పక్షులుగా, వృక్షాలుగా, మనుషులుగా, దేవజాతులుగా, రాక్షసులుగా తను ఎత్తిన జన్మలను, వాటిలో కొన్ని ఆశ్చర్యకరమైన ఘట్టాలను 131వ సర్గలోనూ, 132వ సర్గలోనూ కూడా వర్ణించాడు. ఇలాంటి జన్మ పరంపరా కథనాలు ఇప్పటికే 2-3 సార్లు వచ్చాయి గనుక వాటిని సంగ్రహించుకుంటూ అతను చెప్పబోయే సవోపాఖ్యానం దగ్గరకు త్వరత్వరగా అడుగులు వేద్దాం. జన్మ పరంపరను చెప్పి చెప్పి చివరికి విపశ్చిద్రాజు తన అనుభవాన్ని ఇలా తేల్చి చెప్పాడు. విపశ్చిద్రాజు, నేదం నేదం సదిత్యేవ విచారానుభవే స్థితం తథాపీదమిదం చేతి దురదృష్టిర నివర్తతే నీ డుట్ ఉడుట్స. 132:17 నేనీ ప్రపంచాన్ని చూస్తున్నప్పుడల్లా ఇది సత్యం కాదు, ఇది సత్యం కాదు అనిపిస్తూనే ఉండేది. విచారించిన కొద్దీ ఆ మాటే అనిపించేది, అయినా ఇది వేరు, ఇది వేరు అనే చెడు దృష్టి నశించేది కాదు. అందుకే సుఖదుహకాల అనుభవాలు ఎప్పటికప్పుడు క్రొత్తగా ఉండేవి. ఈ అనుభవ పరంపరలో ఒక ఆశ్చర్యకరమైన అనుభవాన్ని చెబుతాను, వినండి. స 1:3 గమనిక భూమికి మేదిని అని ఒక పేరు ఉంది. మధుకేటభులు అనే రాక్షసులను శ్రీహరి సంహరించినప్పుడు వారి తలలు పగిలి వారి మెదడులోని కొవ్వు, మేదస్సు భూమి మొత్తం పరుచుకుందని, అందువల్లనే భూమికి మేదిని అనే పేరు వచ్చిందని బ్రహ్మవైవర్తాది పురాణాలలో ఉంది. ఆ కథలకు కూడా మూలభూతమైన ఒకనొక వేదగాథను తీసుకుని వాల్మీకి మహర్షి దానిని విపశ్చిద్రాజు ద్వారా సవోపాఖ్యానమనే పేరుతో చెప్పించబోతున్నాడు. ఈ గాథ ద్వారా దృశ్య ప్రపంచం యొక్క అసత్వాన్ని మరొకసారి నిరూపించదలుచుకున్నాడు. ఈ విషయాలను మనసులో పెట్టుకుని మనం అసలు కథలోనికి ప్రవేశిద్దాం.